సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 6వ అధ్యాయము 6-1 షష్ఠః ప్రపాఠకః ప్రథమ ఖండః సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశం. షష్ఠోధ్యాయః శ్వేతకేతుర్హారుణయ్య ఆసతం హపితో వచ శ్వేతకేతో వస బ్రహ్మచర్యం న వై సోమ్యాస్మత్కులినోననుచ్య బ్రహ్మబంధుర్వ భవతీతి. జనవరి 1, 2006. 1. ఓం. శ్వేతకేతుః హారుణేయ ఆస తం హ పితా ఉవాచ శ్వేతకేతో వస బ్రహ్మచర్యం న వై సోమ్య అస్మత్ కులినో అననుచ్య బ్రహ్మబంధుః ఇవ భవతి ఇతి. ఓం. అరుణి మహర్షి మనుమడు మరియు ఆరుణ మహర్షి ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. ఒకరోజు ఉద్దాలకారుని మహర్షి పంచవర్షములు గల పుత్రునితో ఈ విధంగా సంభాషించారు. ఉద్దాలకారుని మహర్షి బిడ్డ శ్వేతకేతు, నీవు మన వంశానుచరములు ఆశ్రయించాలి. శ్వేతకేతువు పితృదేవ, ఆజ్ఞాపించండి, ఏమి చేయవలసియున్నది? ఉద్దాలకుడు బిడ్డ సోమ్య, శ్వేతకేతు, నీవు సద్గురువును ఆశ్రయించాలి. బ్రహ్మచర్య దీక్షను గ్రహించి వేదవేదాంగములు అధ్యయనము చేయాలి. వేదములను అందలి శిరోభాగము వంటి ఉపనిషత్తులను అధ్యయనము చేయాలి. మన వంశములో వేదములను అందలి శిరోభాగము వంటి ఉపనిషత్తులను అధ్యయనము చేసిన వారే అందరూ కూడా. అంతేకాని నామమాత్ర బ్రాహ్మణులు మన వంశంలో ఎవరూ లేరు. సహ ద్వాదశవర్ష ఉపేత్య చతుర్విశతి వర్ష సర్వాన్వేదానధీత్య మహామనా అనుచానమాని స్తబ్ధ ఏయ తంహ పితోవాచ. జనవరి 2, 2006. శ్వేతకేతో ఎన్ను సోమ్యేదం మహామనా అనుచానమాని స్తబ్ధోసిత తమాదేశం ప్రాక్ష్య ఏనాశ్రుతం శ్రుతం భవత్యమతం మతమవిజ్ఞాతం విజ్ఞాతమితి కథం ను భగవః స ఆదేశో భవతీతి. జనవరి 3, 2006. 2 సహ ద్వాదశ 12 వర్ష ఉపేత్య చతుర్వింశతి 24 వర్ష సర్వాన్ వేదాన్ అధీత్య మహామనా అనుచానమాని స్తబ్ధ ఏయ. శ్వేతకేతువు 12 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల వయసు వరకు 12 సంవత్సరముల కాలము 4 వేదములు అధ్యయనం చేశారు. విద్యార్థి దశ పూర్తయినది ఇంటికి తిరిగి వచ్చారు. తాను విద్య నేర్చుకొని మహాబుద్ధి గలవాడనని తలచుచూ విద్యాగర్వముతో అభిమానముతో ఉండసాగారు. తంహ పితా ఉవాచ శ్వేతకేతో, ఎన్ను సోమ్య, ఇదం మహమన అనుచానమాని స్తబ్ధో అసిత తం ఆదేశం అప్రాక్ష్యః. ఉద్దాలకుడు కుమార సౌమ్య, శ్వేతకేతు, నీవు అన్నీ తెలుసుకున్నానని, విద్యావంతుడనని, గొప్పవాడవైనావని తలచుచూ స్తబ్ధుడవై కనిపిస్తున్నావే. మంచిది. అయితే సరే, మంచిదే. అయితే ఒక ముఖ్య విషయం. 3 ఏన అశ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి కథం ను భగవః స ఆదేశో భవతి ఇతి. ఏది లోకంలో వినబడదో అట్టిది విని ఉన్నావా? ఏది అమతమో లోకాభిప్రాయములచే సిద్ధించదో అట్టిది బ్రహ్మజ్ఞానము సిద్ధించుకున్నావు కదా. ఏది లోక జీవనములో తెలియబడజాలదో అట్టి దాని గురించి తెలుసుకున్నావు కదా. శాస్త్రముల ఆదేశమేమిటో గ్రహించావా? శ్వేతకేతువు తండ్రి, అట్టి ఆదేశము ఏమిటి? ఎటువంటిది? విశదీకరించండి. జ్ఞానము ఏమిటో ఉపదేశించండి. యథా సోమ్యకేన మృత్పిండేన సర్వం మోన్మయం విజ్ఞాతం సాద్వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. జనవరి 4, 2006. 4. యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మోన్మయం విజ్ఞాతం సాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తిక ఇతి ఏవ సత్యం. ఉద్దారకారుణి తత్వశాస్త్రము యొక్క సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశము, ద ఫైనల్ మెసేజ్ ఏమిటో కొన్ని విశేషాలు చెబుతాను విను. ఓ సోమ్య, నీవు నేను తెలుసుకోవలసిన సత్యము స్వస్వరూపమునకు అనన్యము అయి ఉండినట్టి బ్రహ్మమే కదా. అంతకుమించి తెలుసుకోవలసినది మరేముంటుంది? శ్వేతకేతువు, ఏది సత్యము? ఏది కల్పన, ఏది బ్రహ్మము, ఏది అనన్యము? దయతో నాకు చెప్పండి. ఉద్దాలక మహర్షి బ్రహ్మము గురించి శాస్త్రముల ఆదేశమేమిటో కొన్ని దృష్టాంతములతో కూర్చి చెప్పుతాను. విను. ఈ దృశ్య జగత్తు అనేకమంది జీవరాశులతో అనేక భేదములతో లోకన్యాయంగా అనుభవమవుతోంది కదా. అయితే మృత్తికా కుంభ న్యాయము అనేక ఆకారములు గల కుండలు ఒకనొక చోట ఉన్నాయి. ఆ కుండల వేరు వేరు ఆకారములు కుండమూత మట్టి బాణ మొదలైనవన్నీ సత్యమా? కాదు. కుండలన్నీ మట్టితో తయారైనాయి కనుక వేరువరు కుండలు అనునది సత్యమా? కాదు. మట్టి మాత్రమే నిత్యము సత్యము, కుండబాణముత మొదలైనవి మాటవరస వరకే. మట్టి యొక్క అనేక ఆకారములు కల్పించబడినవి మాత్రమే. అట్లాగే అనేక జీవులుగా కనిపిస్తున్నప్పటికీ సమస్తమునకు అధిష్ఠానమగు బ్రహ్మము మాత్రమే సత్యము. యథా సోమ్యకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం సాద్వాచారంభణం వికారో నామధేయం లోహమిత్యేవ సత్యం. జనవరి 5, 2006. ఐదు. యథా సోమ్య ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం సాత్ వాచారంభణం వికారో నామధేయం లోహం ఇతి ఏవ సత్యం. బంగారు ఆభరణ న్యాయము బంగారముతో చేయబడిన అనేక ఆభరణములు ఆయా పేర్లతో చెప్పబడుచున్నాయి. ఉదాహరణకు గాజులు, అరవంకె, ఉంగరము, పాపిడి బెళ్ల మొదలైన ఆయా పేర్లు బంగారము ఒక్కటేగాని ఆయా అనేకములు అవటం లేదు కదా. ఆ పేర్లన్నీ పేర్లుగా కల్పన మాటవసరకేగాని మొదలే బంగారము దృష్ట్యా వేర్కానివే. బంగారము గాజు వేరుచేసి ఇద్దరికీ ఇవ్వగలమా? లేదు. అందుచేత గాజు అనే మాట వాచారంభము. మాటకేగాని వస్తుతః గాజు బంగారమునకు వేరుగా లేదు. ఆకార వికారమునకు చెప్పే పేరు, అందుచే వికారమునకు పెట్టిన పేరు. ఇనుము లోహమే సత్యము. ఆభరణము సూది, సుత్తి, పలుగు, గొలుసు మొదలైనవి సత్యము కాదు. వాచారంభము వికారో నామధేయము. యథా సోమికేన నఖనికుంతనేన సర్వం కాష్ణాయసం విజ్ఞాతం సాద్వాచారంభణం వికారో నామధేయం కృష్ణాయసమిత్యేవ సత్యమేవం సోమ్య స ఆదేశో భవతితి. జనవరి 6, 2006. ఆరు. యథా సోమ్య ఏకేన నఖ నికృంతనేన సర్వం కాష్ణాయసం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం కృష్ణాయసం ఇతి ఏవ సత్యం. ఏవం సోమ్య స ఆదేశో భవతి ఇతి. కొయ్యతో గొప్పదేవతా విగ్రహం ఒక కళాకారుడు తయారుచేశారు. అందరూ ఆ దేవతా విగ్రహమును పూజిస్తున్నారు. అట్టి ఆ విగ్రహమునకు నఖశిఖ పర్యంతము పాదముల గోళ్ళు, పాదములు, పిక్క, మోకాలు, నడుము, భుజములు, పొట్ట, హృదయము, ముఖము, కళ్ళు, చెవులు, నుదురు, శిరస్సు, కిరీటము ఇవన్నీ కొయ్య ఎందు చెక్కబడ్డాయి. అయితే అక్కడ ఉన్నది ఏకమగు కొయ్య మాత్రమే. మిగతాదంతా వాక్కుచే ఆరంభమై మొత్తమంతా ఆయా వికారములకు పెట్టబడిన కల్పితమగు పేర్లు మాత్రమే. నవై నూనం భగవంతస్త ఏతదవేదిషుర్యధ్యేతదవేదిష్యన్ కథం మే నావక్ష్యన్నితి భగవాంస్త్వేవ మే తద్రవిత్వితి తథా సోమ్యేతి హోవాచ. జనవరి 7, 2006. ఇతి ప్రథమః ఖండః. 7. నవై నూనం భగవంతః స ఏతత్ అవేదిషుః యధ్యేతత్ యత్హి ఏతత్ అవేదిష్యన్ కథం మే నావక్ష్యన్ ఇతి. భగవాన్ త్వ ఏవ మే తత్ బ్రవీతు ఇతి. తథా సోమ్య ఇతి హ ఉవాచ. శ్వేతకేతు స్వామీ, బొమ్మలన్నీ మట్టివే, ఆభరణములన్నీ బంగారమే, కొయ్య విగ్రహములోని అవయవములన్నీ కొయ్య మాత్రమే. తదితరంగా భేదంగా పిలువబడేదంతా వాక్కుచే కల్పనగా ఆరంభించబడిన కల్పన. వికారములకు ఈయబడిన పేర్లు మాత్రమే. అక్కడ మట్టి బంగారము కొయ్య మాత్రమే సత్యము అను ఒకనొక పాఠ్యాంశము. శాస్త్రముల ఆదేశము ద ఓర్డర్ ఆఫ్ లర్నింగ్ టెక్స్ట్ బుక్ అనేది ఒకనొక కొత్త కోణముగా వింటున్నాను. నాకు ఈ విషయం భగవంతునితో సమానులు, పూజ్యులు అగు గురువులు బోధించి ఉండలేదు. వారి దృష్టిలో మీరు చెప్పే వివరణ తెలియదేమో. వారు చెప్పందే నాకు తెలియదు కదా. లేక ఇతః పూర్వము నేను అర్హుడనే ఉండలేదో. అందుచేత మీరు నాకు వివరించమని ప్రార్థన. ఉద్దాలకుడు సౌమ్య, ప్రియకుమారా, చెప్తాను, విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే ప్రథమః ఖండః 6-2, షష్ఠః ప్రపాఠకః ద్వితీయ ఖండః జగత్ కూడా సత్రూపమే, సదేవ సోమేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం, తద్ధైక ఆహుర సదేవేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం, తస్మాదసతః సజ్జాయత. ఫిబ్రవరి 1, 2006. 1. సత్ ఏవ సోమ్య ఇదం అగ్ర ఆసీత్, ఏకం ఏవ అద్వితీయం, తత్ హి ఏక ఆహుహ అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, ఏకమేవ అద్వితీయం, తస్మాత్ అసతః సత్ జాయత. ఉద్దాలకుడు, ఈ దృశ్య మానముగుచున్న జగత్తుకు మునుముందుగా నేను ఉన్నాను అను రూపముగల సత్ మాత్రమే ఉన్నది. నేను ఉన్నాను అనున్నది ఎవ్వరూ మనకు చెప్పకుండానే మనము స్వానుభవంగా కలిగి ఉంటున్నాము కదా. అప్పుడు అట్టి సత్ ఏకము అయి ఉన్నది, అనేకముగా కాదు. అద్దానికి నేను ఉన్నాను అనుదానికి ద్వితీయ సైతం ఏదీ లేదు. ఇదియను అర్థం చేసుకో. అట్టి ఏకము అద్వితీయము అయి ఉన్న సత్యే అసత్గా కూడా ప్రదర్శనమవుతోంది. కుతస్తు ఖలు సోమ్యేవంస్యాదితి హోవాచ కథమసతః సజ్జాయతేతి. సత్వేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం. ఫిబ్రవరి 2, 2006. 2. కుతస్తు ఖలు సోమ్య ఏవం స్యాత్ ఇతి హోవాచ కథం అసతః సత్ జాయతే ఇతి. సత్వ ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్, ఏకమేవ అద్వితీయం. శ్వేతకేతు పైతే ఉన్నదాని నుండి సత్ నుండి లేనిది అసత్ బయల్వెడలుతోందా? సత్ నుండి అసత్ ఎట్లా జనిస్తోంది? ఉద్దారకుడు, ఉన్నదాని నుండి లేనిది వెడలటమేమిటి? లేనిది ఉన్నదాని నుండి జనించటమేమిటి? సౌమ్య, మొట్టమొదట సత్యే ఉన్నది. ఇప్పటికీ సత్యే ఉన్నది. ఉన్నది ఎప్పటికీ ఉన్నది. లేనిది ఎప్పుడూ లేదు. సత్యే ఉనికియే సర్వదా ఏకమై అద్వితీయమై ఉన్నది. తదేక్షత బహు శ్యాం ప్రజాయేతి తత్తేజోసృజత తత్తేజ, ఐక్షత బహు శ్యాం ప్రజాయేతి తదపోసృజత. తస్మాద్యత్ర క్వచ శోచతి స్వేదతే వా పురుషస్తేజస ఏవ తదధ్యాపో జాయంతే. ఫిబ్రవరి 3, 2006. 3. తత్ ఐక్షత బహు శ్యాం ప్రజాయేతి తత్తేజో అసృజత తత్తేజ ఐక్షత బహు శ్యాం ప్రజాయేతి తత్ అపో అసృజత తస్మాత్ యత్ర క్వచ శోచతి స్వేదతే వా పురుషః తేజస ఏవ తత్ అధి ఆపో జాయంతే. ఆ మొట్టమొదటే ఉన్న సత్ తత్ నేను అనేకములుగా అగుదునుగాక, బహురూపములు ధరించదనుగాక అని భావించుచున్నది ఆ సత్ తత్ ముందుగా తేజస్సు ఎన్లైటన్మెంట్ ను సృజించుకుంటున్నది. అట్టి తన నుండి బయల్వెడలిన తేజస్సును అనేకముగా అగునుగాక అని అనుకుని అట్టి భావన నుండి జలమును సృజిస్తోంది. అందుచేతనే ఈ పురుషుడు దేనిగురించైనా వేదన ఆదుర్ద చెందగానే ముందుగా స్వేదము చెమట పుట్టుకొస్తున్నది. ఆ సమయములో తేజస్సు నుండి జలము ఉత్పన్నమవుతోంది. అందుకే ముఖము తేజోమయమై కనిపిస్తోంది. తాప ఐక్షంత బహ్వ్యః శ్యామ ప్రజాయమహితీత అన్నమసృజంత తస్మాద్యత్ర క్వచ వర్షతి తదేవ భూయిష్టమన్నం భవత్యభ్యయేవ తదధ్యన్నాద్యం జాయతే. ఫిబ్రవరి 4, 2006. ఇతి ద్వితీయః ఖండః. 4. తాప ఐక్షంత బహ్వ్యః శ్యామ ప్రజాయమహితి తా అన్నం అసృజంత తస్మాత్ యత్ర క్వచ వర్షతి తత్యేవ భూయిష్టం అన్నం భవతి. ఆ జలము మేము అనేకముగా అయ్యేదము అని ఈ క్షణము పర్సీవిన్ ఫీలిన్ చేస్తున్నది. అనేక రూపములుగా అవసాగుతోంది. ఆ జలము తన నుండి అన్నమును పుట్టింపజేసుకుంటోంది. అన్నము ఆహారము పంచేంద్రియానుభవములు. అందుచేతనే ఎచ్చటైనా ఎప్పుడు వర్షము కురిస్తే అక్కడ జీవులకు అన్నము సమృద్ధిగా అగుచున్నది. పరిపోషణ ధర్మము బయల్వెడతలుతోంది. యద్భ్య ఏవ తదధి అన్నాద్యం జాయతే జలము అన్నాద్యము ఆహారము ఉత్పత్తి చేసి ప్రసాదించునదిగా, ఈ సృష్టిలో అగుచున్నది సృష్టికి ఆహారప్రదాతగా ప్రదర్శనమవుతోంది. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే ద్వితీయ ఖండ 6-3. షష్ఠః ప్రపాఠకః తృతీయ ఖండ. సత్యే జీవరూపములు తేషాం ఖల్వేషాం భూతానాం త్రీణ్యేవ బీజాని భవంత్యందజం జీవజముద్భిజ్యమితి. మార్చి 1, 2006. 1. తేషాం ఖలు ఏషాం భూతానం త్రీణి ఏవ బీజాని భవంతి అండజం జీవజం ఉద్భిజం. ఇతి సమస్త జీవులు జనిస్తున్న బీజము. టైప్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ జెనరేషన్ 3 విధములు. 1. అండజములు గ్రుడ్డు నుండి ఉత్పన్నములు జనితములు, ఉదాహరణకు పక్షులు పాములు మొదలైనవి. 2. జీవజములు దేహంలోంచి పుట్టేవి, ఉదాహరణకు జరాయిజములగు మానవులు పశువులు మొదలైనవి. 3. ఉద్భిజములు నేలను పైభాగంలోంచి చీల్చుకుని పుట్టుచున్నవి. ఉద్భిద్స్థావరములు స్వేదజములు చెమట నుండి పుట్టేవి, వేడి నుండి పుట్టే ఉష్మకజములు జీవజములని ఇక్కడ మహర్షి ఉద్దేశ్యము. సేయం దేవత ఎక్షత హంతాహమిమాస్తిస్రో దేవత అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణితి. మార్చి 2, 2006. 2. సేయం దేవత ఆయక్షత హంత అహం ఇమాహ త్రిస్రో దేవత అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే అవ్యాకరవాణి ఇతి. కేవల సత్స్వరూపుడగు ఆ ఆత్మ భగవానుడు ఇక నేను అగ్ని జల అన్నములనబడే 3 దేవతలుగా ప్రవేశించి నామరూపములను వ్యక్తపరచదనుగాక అని తలచుచున్నారు. తాసాం త్రివృతం త్రివృతమేకైకాం కరవాణి తీసేయం దేవతేమాస్తిస్రో దేవత అనేనైవ జీవేనాత్మనను ప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. మార్చి 3, 2006. 3. తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాం కరవాణి ఇతి. సాయం దేవత ఇమాహ తిస్రో దేవత అనేన ఏవ జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. ఈ 3టిలో ఒక్కొక్క దానిని తిరిగి మిగతా 2 కలుస్తూ ఆయా సమ్మిళతములు పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏర్పడుచు ఆత్మదేవునిచే ధారణ పూర్వకంగా స్వయం స్వరూపమై కల్పించబడుతోంది. అట్టి తివృత్ ఏక్స్ తివృత్ కరణముచే అసంఖ్యాక నామరూపములు ఆత్మచే పరికల్పించబడి ఒక రచయితే తన నవలయందు అనేక పాత్రల స్వభావములను పరస్పరములను కల్పిస్తున్నట్లుగా వ్యవహారితమై ట్రాన్జాక్షనల్లీ విస్తరింపజేయబడుతోంది. తాసాం త్రివృతం త్రివృతమేకే కామకరోద్యథాతు ఖలు సోమ్యమాస్తిస్రో దేవతాస్త్రివృత్త్రివృదేకైక భవతి తన్నే విజానిహితి. మార్చి 4, 2006. ఇతి తృతీయ ఖండ. 4. తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాం అకరోతి యథాతు ఖలు సోమ్య ఇమాహ తిస్రో దేవతాః త్రివృత్ త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి తత్మే తన్మే విజానీహి ఇతి. ఈ విధంగా మొట్టమొదటగా ఉన్న సత్ దేవత ఏకమే అయి ఉండిగా అనేకముగా అనుకోబడుతోంది. ఓ సౌమ్య, అదంతా యథాభావం తథాభవతి గా భావించబడుతోంది. అట్టి తివృత్ భావనచే కల్పనగా అనుభవముగుచున్న ఇంద్రియజగత్ దృశ్యమంతా మరొకప్పుడు కలలోని దృశ్యము కల తనదైనవాడిలో లయం పొందుచున్నట్లు తిరిగి తనయందే తిరోధానము విథ్రోలల్ పొంది అనేకమంతా ఏకమునందు నాయందే లయమై తత్రూపముగా ఆగుచున్నది. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే తృతీయ ఖండ. 6-4. షష్ఠః ప్రపాఠకః చతుర్థః ఖండః త్రివృత్కరణం ఏ వాచారంభణం వికారో నామధేయం యదగ్నే రోహితద్రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్యాపాగాదగ్నేరగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం త్రీణి రూపాణిత్యవ సత్యం. ఏప్రిల్ 1, 2006. 1. యత్ అగ్నే రోహితం రూపం తేజసః తత్రూపం యత్ శుక్లం తత్ అపాం యత్ కృష్ణం తత్ అన్నస్య అపాగాత్ అగ్నేః అగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. 3 రేఖలు కలిస్తే త్రిభుజం ట్రయాంగల్. ఈ 3 రేఖలు తీసి ప్రక్కన పెడితే త్రిభుజము ఎక్కడున్నది? అగ్నిరూపం. అగ్నిలో ఎరుపు తెలుపు నలుపు కలిసి ఉన్నాయి. ఎరుపు తేజోరూపము, తెలుపు జలరూపము, నలుపు అన్నము రూపము, పృథివీ ఈ రక్తవర్ణము, తేజస్సు శ్వేతవర్ణము, జలము నల్లటి రూపము, అన్నము ఈ మూడు తొలగించి చూస్తేనో అగ్నిలో ఈ మూడు తేజోతత్వము జలతత్వము పృథివీతత్వము ప్రక్కన పెడితే అగ్ని అగ్నిత్వం అననవి బంగారపు గాజులో గాజు బాన్గల్ వలె వాచారంభము ఓ మాట వరుసగా చెప్పుకునేది. వికారో నామధేము ఒక వికారమునకు త్రిభుజములాగా చెప్పునది. మూడు తేజస్సు జలం అన్నం రకములుగా ఉన్నవే సత్యము. యదాదిత్యస్య రోహితద్రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్యాపాగాదాదిత్యాదాదిత్యత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణిత్యవ సత్యం. ఏప్రిల్ 2, 2006. రెండు యత్ ఆదిత్యస్య రోహితం రూపం తేజసః తత్ రూపం, యత్ శుక్లం తత్ అపాం, యత్ కృష్ణం తత్ అన్నస్య అపాగాత్ ఆదిత్యాది ఆదిత్యత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. సూర్యబింబము ఆదిత్యునిలో సూర్యబింబములో రోహితరూపం ఎరుపు తేజస్సు, తెల్లటి రూపము జలము, నల్లగా ఉన్నది అన్నము పృథివీ ఈ మూడు వెడదీసి ఆవలపెట్టి ఇప్పుడు సూర్యబింబమును చూస్తేనో ఆదిత్యుడు సూర్యబింబము అనునది ఆ వాచారంభణం మాటవరుసకు చెప్పుకొనేది మాత్రమే. నామధేయం ఆదిత్యుడు అనునది వికారమునకు చెప్పుకొనేది మట్టి బొమ్మలో మట్టికి బొమ్మవలే. త్రిరూపములే సత్యము. అంతేగాని ఆదిత్యుడు అనునది ఆ మూడిటి తేజస్సు జలం అన్నం కలయికకు వేరుగాలేదు. యచ్చంద్రమసో రోహితద్రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్యాపాగాచంద్రాచంద్రత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణిత్యవ సత్యం. ఏప్రిల్ 3, 2006. మూడు యత్ చంద్రమసో రోహితం రూపం తేజసః తత్ రూపం, యత్ శుక్లం తత్ అపాం, యత్ కృష్ణం తత్ అన్నస్య అపాగాత్ చంద్రాః చంద్రత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. చంద్రమసము చంద్రబింబము, చంద్రబింబము అనే దానిలో ఎర్రని రూపము తేజస్సు, తెల్లటి విభాగము జలము, నలుపు విభాగము అన్నము అనుభవమయ్యేదంతా వీటిని వదలి ప్రక్కకు పెట్టి చూచినప్పుడు చంద్రత్వము అనబడేది. వాచారంభణం మాటకోసం అనుకునేది మాత్రమే. పేరు అవికారము ఆకారరహితం. పైముడే సత్యముగాని చంద్రుడు అనేది మాటలగారడియే. యద్విద్యతో రోహితద్రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్యాపాగాద్విద్యతో విద్యుత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణిత్యవ సత్యం. ఏప్రిల్ 4, 2006. నాలుగు యత్ విద్యుతో రోహితగ్ రూపం తేజసః తత్ రూపం, యత్ శుక్లం తత్ అపాం, యత్ కృష్ణం తత్ అన్నస్య అపాగాత్ విద్యుతో విద్యుత్వం వాచారంభణం. వికారో నామధేయం త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. విద్యుత్తు తేజస్సు, విద్యుత్ తేజస్సు యొక్క రూపం, విద్యుత్ యొక్క రక్తవర్ణమే తేజస్సు, తెల్లటి రూపమే జలము, నల్లటి రూపమే అన్నము ఈ మూడు విడదీసి చూస్తేనో విద్యుత్తులో విద్యుత్తత్వము అనేది వాచారంభము వాక్కు యొక్క కల్పనయే. అద్దాని నామధేయము విద్యుత్ అనే శబ్దము ఒక వికారము వంటిది. ఆ తేజస్సు జలము అన్నము కలిస్తేనే విద్యుత్తు. కనుక మూడు రూపములు సత్యము, విద్యుత్తు సత్యము కాదు. ఏతద్ధ స్మ వై తద్విద్వాంస ఆహోహ పూర్వే మహాశాల మహాశ్రోత్రియా ననోద్య కశ్చన శ్రుతమమత్మవిజ్ఞాతముదాహరిష్యతి. హేభ్యో విదాంచకృహ. ఏప్రిల్ 5, 2006. ఐదు ఏతత్ హస్మ వై తత్ విద్వాంస ఆహుహ పూర్వే మహాశాల మహాశ్రోత్రియా ననోద్య కశ్చన అశ్రుతం అమతం అవిజ్ఞాతం ఉదాహరిష్యతి ఇతి. హేభ్యో విదాంచకృహ. ఓ శ్వేతకేతు, పూర్వకాలంలో అనేకమంది పూర్వీకలగు మహాగృహస్థులు మహాశ్రోత్రియులు మనము చెప్పుకున్న తీవృత్కరణమును తెలుసుకునియున్నవారు ఉన్నారు. మన వంశంలో నా పితృదేవులు అరుణి మునీంద్రులు మొదలైనవారు శ్రోత్రియులు ఉన్నారు. మీ గురువులు కూడా ఎరిగియే ఉన్నారు. అందుచేత మనము చెప్పుకొన్నది అమితము, అశ్రుతము, అవిజ్ఞాతము కాదు. ఎందుకంటే ఎందరో మహనీయులు అగ్ని ఇత్యాది దృష్టాంతములు ద్వారా సమస్తము తెలుసుకొనియే ఉన్నారు. వారు వచించి ఉన్నారు కూడా, యదు రోహితమివాభూదితి తేజసస్తద్రూపమితి తద్విదాంచకృర్యదు, శుక్లమివాభూదిత్య పాగ్రూపమితి తద్విదాంచకృర్యదు, కృష్ణమివాభూదిత్యన్నస్య రూపమితి తద్విదాంచకృహ. ఏప్రిల్ 6, 2006. ఆరు యదురోహితం ఇవ ఆభూత్ ఇతి తేజస తత్ రూపం ఇతి తత్ విదాంచకృహ. యదు శుక్లం ఇవ ఆభూత్ ఇతి అపాం రూపమితి తద్విదాం చక్రుహ. యదు కృష్ణం ఇవ ఆభూత్ ఇతి అన్నస్య రూపం ఇతి తద్విదాం చక్రుహ. వారంతా కూడా ఈ విశేషము తెలుసుకొనియే శాస్త్రీయంగా ఎలిగెత్తి చాటుచున్నారు. రోహితము ఎర్రగా కనిపించేది తేజోరూపమని, ఏది తెల్లవలె కనిపిస్తోంది అది జలము యొక్క రూపమని, ఏది శుక్ల నలుపు వర్ణంగా కనిపిస్తోందో అదంతా అన్నము అనుభవముగా పొందబడు రూపమని వారు గమనిస్తూ ప్రవచించి ఉన్నారు. వారు సర్వజులే ప్రకాశిస్తున్నారు. యద్వవిజాతమివాభూదిత్యేతాసామేవ దేవతానాం సమాస ఇతి తద్విదాంచకృర్యథాతు ఖలు సోమ్యమాస్తిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్రివృదేకైకా భవతి తన్మే విజానిహితి. ఏప్రిల్ 7, 2006. ఇతి చతుర్థః ఖండః. 7 యత్ విజ్ఞాతం ఇవ ఆభూత్ ఇతి ఏతాసామేవ దేవతానాం సమాస ఇతి తద్విదాంచకృహ. యథాను ఖలు సోమ్యే మాహ త్రిసో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి తత్మే విజానీహి ఇతి. ఈ విధంగా విజ్ఞాతంగా తెలియబడుచున్న రూపంగా కనిపిస్తున్నదంతా భూజలగ్నివాయాకాశ దేవతా సంయోగము చేతనేనని వారు దర్శించుచున్నారు. ఓ సౌమ్య, ఏ తేజ జల అన్న త్రిదేవతలు పురుషునియందు త్రివృత్ రూపములు కలిగియుండి ఏకము అగుచున్నారో అది చెప్పుతాను. శ్రద్ధగా శ్రవణం చేసెదవుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే చతుర్థః ఖండః. 6, 5. షష్ఠః ప్రపాఠకః పంచమః ఖండః. త్రివృత్కరణం అన్నమసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో ధాతుస్తత్పురీషం భవతి యో మధ్యమస్తన్మాంసం యోనిష్టస్తన్మన్. 1, 2006. 1 అన్నం అసితం త్రేధా విధీయతే అన్న జల అగ్నుల త్రివిధ పరిణామములు. ఈ జీవుడు అన్నము భుజించిన తరువాత జఠరాగ్నిచే పచనము అయిన తరువాత 3 విభాగాలుగా ఆ అన్నము విభాగము విభజనము పొందుతోంది. తస్య యః స్థవిష్ఠో ధాతుః తత్ పురీషం భవతి యో మధ్యమః తత్ మాంసం. 1 అన్నమునకు చెందిన స్థూల భాగము ధాతు విభాగము అది మలము రూపంగా బయటకు వెళ్ళుచున్నది. 2 అన్నము యొక్క మధ్యాంశము రసముగా మారి ఆ తరువాత మాంసరూపముగా పొందుచున్నది. యో అనిష్టః తత్ మనః. 3 అనుతమమగు సూక్ష్మ అంశము ఊర్ధ్వముగా పైవైపుగా వెళ్ళి సూక్ష్మ హిత నాడులలో ప్రవేశించి మనస్సులో ప్రవేశించి ఆలోచనను వృద్ధిపరుస్తోంది. మనస్సు నుండి పంచేంద్రియములు కార్యములను ప్రవర్తిస్తున్నాయి. అపహ పీతాస్త్రేధ విధీయంతే తాసాం యః స్థవిష్ఠో ధాతుస్తన్ముత్రం భవతి యో మధ్యమస్తల్లోహితం యోనిష్ఠః స ప్రాణః. 2, 2006. 2 ఆపహ పీతాః త్రేధ విధీయంతే తాసాం యః స్థవిష్ఠో ధాతుః తత్మూత్రం భవతి యో మధ్యమః తత్లోహితం యో అనిష్ఠః స ప్రాణః. త్రాగిన నీరు 3 విధములుగా రూపము దాల్చుచున్నది. 1 జలము యొక్క స్థూలభాగము ధాతు విభాగం మూత్రముగా అగుచున్నది. 2 మధ్యభాగము రక్తముగా అగుచున్నది. 3 సూక్ష్మ విభాగము ప్రాణములో ప్రవేశించుచు శరీరములో ప్రాణము యొక్క ఉత్తేజతకు తోడు అవుతోంది. తేజోసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో ధాతుస్తదస్థీ భవతి యో మధ్యమః స మజ్జ యోనిష్ఠః స వాక్. 3, 2006. 3 తేజో అసితం త్రేథా విధీయతే తస్య యః స్థవిష్ఠో ధాతుః తత్ అస్థి భవతి యో మధ్యమః స మజ్జ యో అనిష్ఠః స వాక్. తేజస్సు నే మొదలైన 3 విధములుగా ప్రవర్తనమానమవుతోంది. తేజస్సు యొక్క స్థూల ధాతు విభాగము ఎముకల రూపము పొందుచూ శరీరంలో గట్టి తనమును పరిపోషిస్తోంది. తేజస్సు వేడిమి యొక్క మధ్య విభాగము మధ్య ఎముకలలోని నూనె వంటి విభాగముగా అవుతోంది. తేజస్సు యొక్క సూక్ష్మ విభాగము వాక్కుగా రూపుదిద్దుకుంటోంది. అన్నమయం హి సౌమ్య మనః ఆపోమయః ప్రాణస్తేజోమయి వాగితి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమేతి హోవాచ. మే 4/2006 ఇతి పంచమః ఖండః. 4. అన్నమయం హి సౌమ్య మన ఆపోమయః ప్రాణః తేజోమయీ వాక్ ఇతి శ్వేతకేతు భూయ ఏవ మాం భగవాన్ విజ్ఞాపయతి ఇతి ఆరుణి తథా సౌమ్య ఇతి హౌవాచ. ఈ మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయము, ఈ మూడు విడదీస్తే శరీరము అనే శబ్దము వాచారంభణం. వికారో నామధేయం శ్వేతకేతువు గురుదేవ అరుణి మహర్షి, దయతో మరికొంతగా వివరించి చెప్పండి. అరుణి మహర్షి నాయన శ్వేతకేతు. సరే, అట్లాగే వివరించి చెప్పుతాను, విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే పంచమః ఖండః. 6. షష్ఠః ప్రపాఠకః షష్ఠః ఖండః. అన్నమే మనస్సు, నీరే ప్రాణము, అగ్నియే వాక్. దగ్నః సౌమ్య మధ్యమానస్య యోనిమా సౌధ్వః సముదిశతి తత్సర్పిర్భవతి. జూన్ 1, 2006. 1. దగ్నః సౌమ్య మధ్యమానస్య యోనిమా స ఊర్ధ్వః సముదిశతి తత్సర్ప్యః భవతి. పెరుగును చిలికినప్పుడు ఆ పెరుగు యొక్క సూక్ష్మభాగము పైకి చేరి మీగడగాను, అదే వెన్న ఆ తరువాత నేయగాను అగుచున్నది. ఏవమేవ ఖలు సోమ్యాన్నస్యాస్యమానస్య యోనిమా స ఊర్ధ్వః సముదిశతి తన్మనో భవతి. జూన్ 2, 2006. 2. ఏవం ఏవ ఖలు సౌమ్య అన్నస్య ఆస్యమానస్య యో అణిమా స ఊర్ధ్వః సముదిశతి తత్మనో భవతి. ఓ సౌమ్య, అదే విధంగా తిన్న అన్నము యొక్క అత్యంత సూక్ష్మ విభాగము పైకి తేలియాడుచు అదియే మనస్సుగా రూపుదిద్దుకొనుచున్నది. అనగా ఇంద్రియములకు విషయములతో ఆలోచనలే మనస్సు అగుచున్నది. అపాం సౌమ్య పీయమానానాం యోనిమా స ఊర్ధ్వః సముదిశతి సా ప్రాణో భవతి. జూన్ 3, 2006. 3. అపాగ్ సోమ్య పీయమానానాం యో అణిమా స ఊర్ధ్వః సముదిశతి స ప్రాణో భవతి. త్రాగబడిన నీరు యొక్క సూక్ష్మభాగము పైకి వచ్చి అదియే ప్రాణము రూపమును ప్రత్యుత్సాహపరచుచున్నది. తేజసః సోమ్యాస్యమానస్య యోనిమా స ఊర్ధ్వః సముదిశతి స వాగ్భవతి. జూన్ 4, 2006. 4. తేజసః సోమ్య అస్యమానస్య యో అణిమా స ఊర్ధ్వః సముదిశతి సా వాక్ భవతి. స్వీకరించబడిన తేజస్సు యొక్క అగ్ని యొక్క సూక్ష్మ విభాగము పైకి వచ్చి అదియే వాక్ అవుతోంది. అన్నమయం హి సోమ్య మన ఆపోమయః ప్రాణస్తేజోమయి వాగితి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. జూన్ 6, 2006. ఇతి షష్ఠః ఖండః. 5. అన్నమయం హి సోమ్య మన ఆపోమయః ప్రాణః తేజోమయీ వాక్ ఇతి. ఓ సౌమ్య, శ్వేతకేతు, మనస్సు అన్నమయము, అన్నమయం మనః, ఇంద్రియ విషయానుభవములే మనోరూపముగా అవుతోంది. ప్రాణములు జలమయము, వాక్కు తేజోమయము, శ్వేతకేతువు భూయ ఏవ భగవాన్ విజ్ఞాపయత్వ ఇతి శ్రీ ఆరుణి తథా సౌమ్య ఇతి హోవాచ. శ్వేతకేతు పితృదేవ, సద్గురుదేవ, మీరు చెప్పు పెరుగు యొక్క సూక్ష్మ విభాగం నేయి అగుచున్న విధంగా, తినే అన్నము యొక్క అత్యంత సూక్ష్మ విభాగం మనస్సుగాను, త్రాగే జలము యొక్క అత్యంత సూక్ష్మ విభాగం ప్రాణరూపంగాను, తేజస్సు అగ్ని యొక్క అత్యంత సూక్ష్మ విభాగం వాక్కుగాను అగుచున్నాయనే విషయం నేను ఏమాత్రమూ ఎరిగి ఉండలేదు. ఇది నాకు విజ్ఞాపనం. టు ప్రాక్టికల్లీ లెర్న్ ప్రసాదించండి. ఉద్దాలకుడు సౌమ్య, శ్వేతకేతు, నీకు అనుభవమవటానికై ఈ విషయాలు ఫోర్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్సింగ్ చెబుతాను, విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే షష్ఠః ఖండః 6-7 షష్ఠః ప్రపాఠకః సప్తమః ఖండః అన్నజలతేజస్సు యొక్క సూక్ష్మాంశములు. షోడశకలః సోమ్యపురుషః పంచదశః హాని మాసియః కామమపః పిబాపోమయః ప్రాణో నపిబతో విచ్ఛేత్స్యత ఇతి జూలై 1, 2006. 1. షోడశకలః సోమ్య పురుషః పంచదశః హాని మాసియః కామం అపః పిబ ఆపోమయః ప్రాణో నపిబతో విచ్ఛేత్స్యత ఇతి బిడ్డా, ఈ పురుషుడు భుజించిన అన్నం యొక్క సూక్ష్మతమమైన సూక్ష్మాతి సూక్ష్మమైన అంశము ఆ మనస్సులో శక్తి సంచారము కలిగిస్తోంది. అన్నము ద్వారా బలము సంతరించుకున్న మనస్సు 16 భాగములుగా విభాజ్యము డివైడెడ్ అగుచున్నది. అనగా 16 కళలు ప్రదర్శనమై పురుషుడు షోడశ కళారూపుడై ప్రదర్శనం అగుచున్నాడు. అట్టి షోడశ కళలు ఉన్నప్పుడే ఈ పురుషుడు ద్రష్ట, శ్రోత, మన మననము, బోద్ధ, బోధింపబడువాడు, కర్త, విజ్ఞాత అగుచు ఆయా సమస్త కళలు నిర్వర్తించగలడు. షోడశ కళపురుణాడవగు నీవు ఇప్పుడు 15 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు, కానీ జలము మాత్రము కావలసినంత త్రాగుచూ ఉండు. ప్రాణము జలమేము కాబట్టి జలము త్రాగకపోతే ప్రాణము పోతుంది సుమ. సహ పంచదశహాని నశథ హైనముపససాద కిం బ్రవీమి భోయ్ తిరుచః సోమ్యయజుంషి సామానితి సహోవచ నవై మా ప్రతిభాంతి భో ఇతి జూలై 2, 2006. 2. సహ పంచదశహాని నాస అథః ఏనం ఉపససాద కిం బ్రవీమి భో ఇతిరుచః సోమ్య యజుంషి సామాని ఇతి సహ ఉవాచ నవై మా ప్రతిభాంతి భో ఇతి ఆ చెప్పిన విధంగా నీరు మాత్రమే త్రాగుచు 15 రోజులు నిరాహారంగా ఉపవాసము ఉండి శ్వేతకేతువు 15 రోజుల తరువాత తండ్రిని ఉద్దాలక మహర్షి దర్శనం చేసుకున్నారు. శ్వేతకేతువు తండ్రి, మీరు చెప్పిన విధముగా నీరు మాత్రమే త్రాగుచు 15 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు? ఉద్దాలకుడు, సోమ్య, నీవు 12 సంవత్సరాల కాలం గురుకులంలో వేద పఠనము నేర్చుకుని ఉన్నావు కదా. ఏది ఋకేజుహ సామవేదములలోని కొన్ని మంత్రములు సశాస్త్రీయంగా స్వరయుక్తంగా చెప్పు. శ్వేతకేతువు నాన్నగారు, అవేమీ ఇప్పుడు నాకు జ్ఞాపకానికి రావటం లేదు, క్షమించాలి. తం హోవాచ యథా సోమ్య మహతోభ్య హితస్యేకోంగార ఖద్యోతమాత్ర పరిశిష్టః స్యాత్తేన తతోపి నబహు దహే దేవం సోమ్య తే షోడశానాం కళానామేకా కళాతిశిష్ట స్యాత్తేతర్హి వేదాన్నానుభవస్య సనథ మే విజ్ఞాస్యసితి జూలై 3, 2006. 3. తం హోవాచ యథా సోమ్య మహతో అభ్యాహితస్య ఏకో అంగారః ఖద్యోత మాత్ర పరిశిష్టః స్యాత్తేన తతోపి నబహు దహేత్ ఏవం సోమ్య తే షోడశానాం కళానాం ఏకా కల అతిశిష్టా సాత్తయే తర్హి వేద అన్నా అనుభవసి అసనాథ మే విజ్ఞాస్య ఇతి. ఉద్దారకుడు, ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఎందుకో చెబుతాను విను. ఒకచోట అగ్ని జ్వాజ్వల్యంగా మండుతూ ఉన్నది. ఆ జ్వాజ్వలంగా వెలుగుచున్న అగ్ని క్రమంగా ఆరిపోయి చివరకు కొద్ది నిప్పురవ్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చిన్న నిప్పురవ్వలు ఒక కట్టెను కాల్చలేవు కదా. అట్లాగే ఓ సోమ్య, నీ యొక్క పైన పురుషుని గురించి చెప్పుకున్న షోడశ 16 జీవకళలలో ఒక్క జీవకళ మాత్రమే మిగిలి ఉండటంచేత నీకు ఇప్పుడు గురుకులల్లో నేర్చుకున్న వేదపాఠములు గుర్తుకు రావటం లేదు. అందుచేత ఇప్పుడు నీవు అన్నము భుజించు, అన్నీ గుర్తుకు వస్తాయి. సహసథ హైనముపససాద తం హయత్కించ పప్రచ్ఛ సర్వంహ ప్రతిపేదే జూలై 4, 2006. 4. సహాసథాహి ఏనం ఉపససాద తం హయత్కించ పప్రచ్ఛ సర్వంహ ప్రతిపేదే. శ్వేతకేతువు తృప్తిగా ఆహారము స్వీకరించి మరల ఉద్దారక మహర్షి వద్దకు వచ్చారు. అప్పుడు ఇక వేదములలో తండ్రిగారు ప్రశ్నిస్తున్నవన్నీ జ్ఞాపకము వచ్చి ఆతడు తండ్రి కోరిన విధంగా చెప్పగలిగారు. తం హోవాచ యథా సోమ్య మహతోభ్యాహితస్యేకమంగారం ఖద్యోతమాత్రం పరిశిష్టం తం తృణేర్ప సమాధాయ ప్రజ్వలే తేన తతోపి బహు దహేత్ జూలై 5, 2006. 5 తమ్ హోవాచ యథా సౌమ్య మహతో అభ్యాహితస్య ఏకం అంగారం ఖద్యోతమాత్రం పరిశిష్టం తమ్ తృణేహ ఉపసమాధాయ ప్రజ్వలే తేన తతోపి బహు దహేత్. ఉద్దాలక మహర్షి శ్వేతకేతు సౌమ్య, ఇప్పుడేమి జరిగింది? ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని చల్లారిన తరువాత శేషించిన చిన్న నిప్పుకణములపై ఎండుగడ్డి పరకలను వేసినప్పుడు మరల మంటలుగా మారగా అప్పుడు ఆ అగ్ని అనేక తృణములను కాల్చగలుగుతుంది కదా. ఏవం సౌమ్యతే షోడశానాం కళానామిక కళాతిశిష్టభుత్సాన్నేనోపసమాహిత ప్రాజ్వాలి తయతర్హి వేదాననుభవస్యన్నమయఘి సౌమ్య మన ఆపోమయః ప్రాణస్తేజోమయీ వాగితి తద్ధాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి జూలై 6, 2006. ఇతి సప్తమః ఖండః. 6 ఏవం సౌమ్య తే షోడశానాం కళానాం ఏకా కళా అతిశిష్టభూత్ సా అన్నేన ఉపసమాహిత ప్రాజ్వాలిత హయా ఏతర్హి వేదాననుభవసి అన్నమయం హి సౌమ్య మన ఆపోమయః ప్రాణః తేజోమయీ వాక్ ఇతి తథాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి. అట్లాగే సౌమ్య, నీవు ఉపవాసము చేసియున్నప్పుడు చివరికి మిగిలియున్న ఒక్క కళను నీవు అన్నము తినటంచేత ఉపసమాహితము అయి తక్కిన 15 కళలను కూడా వెలిగించగలిగింది. అప్పుడు నీవు మనస్సు ప్రత్యుత్సాహము పొందగా వేద మంగళ శ్లోకములు గుర్తుకు వచ్చి గానం చేయగలుగుచున్నావు. అన్నము తినగానే మనస్సు ఉత్తేజము పొందసాగుతోంది కనుక మనస్సు అన్నమయము, తస్మాత్ అన్నమయం మనః, ప్రాణము ఆపో జల మయము తేజస్సు వాక్మయము అని అర్థము చేసుకొనెదవుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ 6th అధ్యాయ 7th ఖండః. 6, 8. షష్ఠః ప్రపాఠకః 8th ఖండః. సత్యే జీవులకు మూలము ఉద్దాలకో హారుణః శ్వేతకేతుం పుత్రమువాచ స్వప్నాంతం మే సౌమ్య విజానిహితి యత్రైతత్పురుషః స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వమపితో భవతి తస్మాదేన స్వపితిత్యాచక్షతే స్వగ్మ్యపితో భవతి. 1, 2006. 1 ఉద్దాలకో హి ఆరుణ్యః శ్వేతకేతుం పుత్రం ఉవాచ స్వప్నాంతం మే సౌమ్య విజానిహి ఇతి యత్ర ఏతత్ పురుషః స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వమపితో భవతి తస్మాత్ ఏనం స్వపితి ఇతి ఆచక్షతే స్వగ్మ్హి అపితో భవతి. శ్వేతకేతువు తండ్రి, స్వప్నము రూపము ఎట్టిది? ఉద్ధారకుడు కుమార, శ్వేతకేత, ఇప్పుడు ఇక నీకు స్వప్నము యొక్క స్వరూపము ఏమిటో వివరిస్తాను. స్వప్న పురుషకారము గురించి విను. జాగ్రత్లో దృశ్యము పొందుచున్నట్టి ఈ పురుషుడు జీవుడు అట్టి దృశ్యము యొక్క భౌతికమైన ఇంద్రియముల ద్వారా ఆస్వాదనము విరమించి స్వప్నస్థితిని స్వీకరిస్తున్నాడు. స్వప్నస్థితిలో ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పుడు కనిపిస్తూ ఉన్న భౌతిక జాగ్రత్ జగత్ దృశ్యము నుండి విడిపడి ఉంటున్నాడు కాబట్టి తనేందు తానే ఉనికి పొందుచున్నాడు. అందుచేత స్వమపీగా అగుచున్నాడు. అందుచేత స్వపితి స్వం అపితః తన స్వరూపము తానే త్రాగువాడు అగుచున్నాడు. తనేందు తాను ఏకము అగుచున్నాడు. స యథా శకునేహ సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వాన్ని త్రాయతనం లబ్ధ్వా బంధనమేవోపశ్రయత ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వాన్ని త్రాయతనం లబ్ధ్వా ప్రాణమేవోపశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్యమనైతి. 2, 2006. 2 స యథా శకునేహ సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవ ఉపశ్రేత ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ప్రాణమేవ ఉపశ్రేతే ప్రాణబంధనం హి సౌమ్య మన ఇతి. ఒక పంజరమునకు ఒక పక్షి యొక్క కాలును బారైన దారము లోన్ థ్రేడ్ తో కట్టిన తరువాత పంజరం యొక్క తలుపులు తీసిబెట్టినప్పటికీ ఆ పక్షి అటు దిక్కు ఇటు దిక్కు ఎగిరి ఎగిరి ఎటు వెళ్లలేక తిరిగి పంజరములోనే ప్రవేశిస్తుంది కదా. పంజరమును వదలి ఎటూ దూరంగా వెళ్లలేదు కదా. ఓ సౌమ్య, అదేవిధంగా మనస్సు కూడా ప్రాణము అనే దారముతో బంధించబడి ఉన్నది. అందుచేత ఈ మనస్సు అటు ఇటు తిరిగినా కూడా బయట ఎక్కడా స్థిరమైన నిశ్చలమైన ఆశ్రయము దొరకక తిరిగి ప్రాణమునే ఆశ్రయించినదే ఉంటోంది. అందుచేత మనస్సు ప్రాణము అనే బంధము కలిగియే ఉంటుంది. అసనాపిపాసే మే సోమ్య విజానిహీతి యత్రేతత్పుషోసిషతి నామాప ఏవ తదసితం నయంతే తద్యథా గోనాయోస్వనాయ పురుషనాయ ఇత్యేవం తదప ఆచక్షతే సనాయతి తత్రితచ్ఛుంగముత్పతితగ్ సోమ్య విజానిహి నేదమములం భవిష్యతితి ఆగస్ట్ 3, 2006. 3. అసనాపిపాసే మే సౌమ్య విజానిహి ఇతి యత్ర ఏతత్పురుషో అసిషతి నామ ఆప ఏవ తత్ అసితం నయంతే తత్ యథా గోనాయో అస్వనాయః పురుషనాయ ఇత్యేవం తదప ఆచక్షతే అసనాయ ఇతి తత్ర ఏతత్ శుంగం ఉత్పతితం సోమ్య విజానీహి న ఇదం అమూలం భవిష్యతి ఇతి శ్వేతకేతువు పితృదేవ ఆకలి దప్పికలు ఏతిరైనవి? ఉద్దారకుడు ఆకలి దప్పికల గురించి చెప్పుచున్నాను. విను, ఈ జీవుడు ఆకలి పొందినప్పుడు అట్టివాడు తినుచున్నాడు. జలము చేతనే ఆహారము శరీరములోని అన్ని భాగములలోకి తీసుకొనిపోబడుతోంది. అందుచేత జలమును అసితి అని అంటారు. గోవులను తోలుకుని పోవువానిని గోనాయాని, అశ్వములను తీసుకొనిపోవువానిని అశ్వనాయ, సేనాపతిని పురుషనాయ అంటారు కదా. అట్లాగే ఆహారరసమును తీసుకుని శరీరములోనికి తీసుకుపోతుంది కనుక అసనాయ అని అంటారు. ఓ శ్వేతకేతు, మొక్కకు మూలము వేరు లేకుండా అంకురము మొలక రాదు కదా. అట్లాగే జలము చేతనే ఈ శరీరము యొక్క శుంగము అంకురము ఉత్పన్నమవుతోంది. అంకురము కార్యరూపముగా శరీరము రూపుదిద్దుకుంటోంది. కనుక మూలము జలము లేకుండా ఈ శరీరము ఉండజాలదు. తస్యక్వ మూలం స్యాదన్యత్రా నాదేవమేవ ఖలు సోమ్యాన్నేన శుంగేనాపో మూలమన్విచ్ఛాద్భి సోమ్య శుంగేన తేజో మూలమన్విచ్ఛ తేజసా సోమ్య శుంగేన సన్ములమన్విచ్ఛ సన్ములాహ సోమ్యమాహ సర్వాహ ప్రజాహ సదాయతనాహ సత్ప్రతిష్ఠాహ. ఆగస్ట్ 4, 2006. 4. తస్యక్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాత్ ఏవం ఏవ ఖలు సోమ్య అన్నేవ శుంగేన ఆపో మూలం అన్విచ్ఛాత్ అద్భ్యః సోమ్య శుంగేన తేజో మూలం అన్విచ్ఛ తేజసా సోమ్య శుంగేన సన్మూలం అన్విచ్ఛ సన్ములాహ సోమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సత్ ఆయతనాహ సత్యప్రతిష్ఠాహ. జలము కంటే వేరైన మూలము కారణరూపము ఈ శరీరమునకు మరొకటేమున్నది? లేదు. అన్నరూపమగు శుంగము అంకురము ద్వారా జలరూపమగు మూలము అన్వేషణం చేయి. జలరూపముగు శుంగము అంకురము ద్వారా తేజము యొక్క మూలము అన్వేషించు. తేజము యొక్క అంకురము ఉత్పత్తి ద్వారా సత్తు మూలమును గుర్తించు. ఈ జీవులంతా సత్యే మూలముగా కలిగియున్నారు. సమస్త జనులకు సత్తు ఆశ్రయము ఆధారము కూడా. అథ యత్రేతత్పురుషః పిపాసతి నామ తేజ ఏవ తత్పీతం నయతే తద్యథా గోనాయోస్వనాయః పురుషనాయ ఇత్యేవం తత్తేజ ఆచస్త ఉదన్యేతి తత్రేతదేవ శుంగముత్పతితగ్ సోమ్య విజానీహి నేదమములం భవిష్యతితి. ఆగస్ట్ 5, 2006. 5. అథయత్ర ఏతత్పురుషః పిపాసతి నామ తేజ ఏవ తత్పీతం నయతే తత్యథా గోనాయో అశ్వనాయః పురుషనాయ ఇత్యేవం తత్తేజ ఆచస్త ఉదన్యేతి తత్ర ఏతత్ ఏవ శుంగం ఉత్పతితం సోమ్య విజానీహి నైదం అమూలం భవిష్యతి ఇతి. ఇక ఇప్పుడు ఈ పురుషుడు దప్పిక దాహము పొంది నీరు త్రాగగానే ఆ జలమును తేజస్సు తీసుకుని పోవుచున్నది. అప్పుడు పిపాసతి అనబడుచున్నాడు. గోవులు తోలుకెళ్ళువాడు గోనాయ, అశ్వములను తోలుకెళ్ళువాడు అశ్వనాయ, జనులను గొనిపోవువాడు పురుషనాయ అనబడునట్లుగా తేజస్సు జలమును తీసుకునిపోవు ధర్మముచే ఉదన్య అనే పేరు కూడా పొందుచున్నది. జలరూపమగు మూలముచేతనే ఈ శరీరము రూపమగు అంకురము ఏర్పడుతోంది. మూలము లేకుండా ఏదీ జనించదదు కదా. ఈ శరీరమునకు మూలము జలమే. తస్యక్వ మూలం స్యాదన్యత్రాభిద్భి సోమ్య శుంగేన తేజో మూలమన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన సన్ములమన్విచ్ఛ సన్ములాహ సౌమ్యమాహ సర్వాహ ప్రజాహ సదాయతనాహ సత్ప్రతిష్ఠ యథాతు ఖలు సౌమ్యమాస్తిస్రో దేవతాహ పురుషం ప్రాప్య త్రివృత్త్రివృదేకైకా భవతి తదుక్తం పురస్తాదేవ భవత్యస్య సౌమ్య పురుషస్య ప్రయతో వామనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం ఆగస్ట్ 6, 2006 అతస్య క్వ మూలం స్యాత్ అన్యత్ర అభ్యో అభ్యః సౌమ్య శృంగేన తేజో మూలం అన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన సన్మూలం అన్విచ్ఛ సన్ములాహ సౌమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సత్ ఆయతనాహ సత్ ప్రతిష్ఠ యథాను ఖలు సౌమ్య ఇమాహ తిస్రోహ దేవతాహ పురుషం ప్రాప్య త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి తదుక్తం పురుషాత్ ఏవ భవతి జలము యొక్క పరిణామమే అయి ఉన్న ఈ శరీరమునకు వేరే మూలమేమున్నది? జలము యొక్క మూలము తేజస్సును గుర్తించు. తేజో అంకురమునకు మూలము సత్ అని గుర్తించు. ఈ జవులంతా సత్యే మూలముగా ఆధారముగా కలిగి ఉన్నారు. సత్యందే సమస్తము ప్రతిష్టము ఇస్టాబ్లిష్డ్ అయి ఉన్నది పుత్ర. ఏ విధంగా అయితే తేజోజలనములు గా తివృత్ తివృత్ 3x3 9 దేవతాపురుష రూపములు అగుచు ఏకమగు పరమాత్మగానే ఆదిపురుషుడుగానే ఉన్నారో అదివరకు చెప్పియున్నాను. అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాక్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం. ఈ జీవుడు ప్రకృతి సిద్ధదేహము త్యజిస్తున్నప్పుడు వాక్కు మనస్సునందు లయిస్తోంది, మనస్సు ప్రాణమునందు లయిస్తోంది, ప్రాణము తేజస్సునందు ఏకము అవుతోంది, తేజస్సు పరమగు ఆత్మయందు లయము పొందుతోంది. అట్టి పరమాత్మతత్వము సూక్ష్మాతిసూక్ష్మము. స య ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మతత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ ఆగస్ట్ 7, 2006 ఇతి అష్టమః ఖండః. 7. స య ఏషో అణిమాయేతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మతత్వమసి శ్వేతకేతో ఇతి. ఈ విధంగా ఈ కనబడే సర్వము ఆత్మయే, అట్టి ఆత్మయే సత్యము. ఓ శ్వేతకేతు, ఆ ఆత్మ అనబడేది నీవే అయి ఉన్నావు. శ్వేతకేతువు భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతి ఇతి ఉద్దాలకుడు తథా సౌమ్య ఇతి హోవాచ. శ్వేతకేతువు, హే భగవాన్, మీరు నాకు చెప్పుచున్న తత్వమసి అనే విషయము లేక మహావాక్యము నా యొక్క సునిశ్చిత అనునిత్య అప్రతిహత నిస్సందేహ స్వానుభవము కొరకై మరింతగా బోధించమని అర్థిస్తున్నాను. ఉద్దాలక మహర్షి బిడ్డ, సరే చెప్తాను విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ 6, 9 షష్ఠః ప్రపాఠకః 9 తత్వమసి. యథా సౌమ్య మధు మధుకృతో నిస్తిష్ఠంతి నానాత్యయానాం వృక్షాన గ్రసాంసమవహారమేకతాగ్రసం గమయంతి సెప్టెంబర్ 1, 2006 ఆరుణి 1. యథా సౌమ్య మధు మధుకృతో నిస్తిష్ఠంతి నానాత్యయానాం వృక్షాణం రసాన్ సమవహారం ఏకతాం రసం గమయంతి. ఉద్ధారకుడు కుమార, సమస్తము పరమాత్మ యొక్క స్వయం ప్రదర్శన చమత్కారమే అని మనం సుస్పష్టం చేసుకోవటానికి దృష్టాంతాలు కొన్ని చెబుతాను విను. కొన్ని తేనెటీగలు అనేక వృక్షాల పూలమొక్కలను సమీపించి పువ్వులపై వ్రాలి రసమును గ్రహించి తేనెపట్టులో తేనెను తయారుచేసి ఉంచుతున్నాయి. ఏ తేనె బొట్టు ఏ వృక్షం నుండి లభించిందో తెలుసుకోగలమా? లేదు కదా. తేనె అంతా ఒకటే అయి ఉన్నది కదా. తే యథా తత్ర న వివేకం లభంతే ముష్యాహం వృక్షస్య రసోస్మ్యముష్యాహం వృక్షస్య రసోస్మిత్యేవమేవ ఖలు. సౌమ్యమాహ సర్వాహ ప్రజాహ సతి సంపద్య న విదుహ సతి సంపద్యామహ ఇతి సెప్టెంబర్ 2, 2006 2. తే తథా తత్ర స వివేకం లభంతే అముష్యాహం వృక్షస్య రసోస్మి అముష్యాహం వృక్షస్య రసో అస్మి ఇతి ఏవ ఖలు. ఆ తేనె బొట్టుకు నేను ఈ వృక్షం నుండి వచ్చాను, ఆ వృక్షం నుండి వచ్చాను అనేది ఏమాత్రము తెలియటము లేదు కదా. ఆరుణి సోమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సతి సంపద్యన విదుహ సతి సంపద్యాం అహం ఇతి. అదేవిధంగా ఈ జీవులంతా కూడా సత్తు నుండి బయలుదేరి సత్నే పొందుచుకూడా. సత్ గురించి మేము సత్తును సర్వదా పొందియే ఉంటూ సత్స్వరూపమే అయి ఉన్నాను అనునది దృష్టిలో లేకే ఉంటున్నారు. తాయిహ వ్యఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంసో వా మసకో వా యద్యద్భవంతి తదాభవంతి. సెప్టెంబర్ 3, 2006. 3. తాయిహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంసో వా మసకో వా యద్యద్భవంతి తదాభవంతి. సత్యే సమస్తము అయి ఉండి కూడా అట్టి కేవలమగు సత్స్వరూపదేవత ఎప్పుడు ఎట్లా అవ్వాలని భావిస్తుందో అట్లాగే పులిగానో సింహముగానో తోడేలుగానో పందిగానో కీటకముగానో సీతాకోక చిలుకగానో అడవి ఈగగానో దోమగానో అగుచున్నది. తన కల్పనేందు తానే ప్రవేశించి తాను కల్పించుకున్న రూపములను తానే నిరాటంకముగా ధారణ చేస్తున్నది. అయితే తన సత్స్వరూపము వీడకయే ఉన్నది. స య ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. సెప్టెంబర్ 4, 2006. ఇతి నవమః ఖండః. 4. స య ఏషో అణిమ ఏతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. ఆరుణి తథా సోమ్య ఇతి హోవాచ. ఒక అణువు దగ్గరినుండి ఏదేది ఉన్నదిగా కనిపిస్తూ అనిపిస్తూ ఉన్నదో అట్టి సమస్తము ఆత్మయే ఇన్ని రూపములుగా అగుచూ ఉన్నది. సర్వదా సమస్తము తానే అగుచున్న ఆత్మ మాత్రమే సత్యము. తదితరమైనదంతా కల్పన. ఓ శ్వేతకేతు, ఇంకొక ముఖ్యమైన అసలైన సత్యము విను. పరమసత్యమగు ఈ సమస్తము తానే అయి ఉంటున్న దానినే ఆత్మ అంటున్నారు. ఆత్మయే సత్యము. అంతేకాదు అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. ఇదియే వేదవాక్కు, తత్వజ్ఞానము, ఉపనిషత్వాణి. శ్వేతకేతువు అట్టి నేనే అయి ఉన్న పరమసత్యమగు పరమాత్మ గురించి ఇంకా వినాలని ఉన్నది. స్వామి పితృదేవ, ఇంకా వివరించి చెప్పండి. ఉద్దాలకుడు, సరే మరికొంతగా సత్యము ఆత్మ అయి ఉన్న దాని గురించి చెప్పుకుందాము. విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ 6, 9. 6, 10. షష్ఠః ప్రపాఠకః 10. ఆత్మతత్వము నదీ దృష్టాంతము. ఇమాః సోమ్య నద్యః పురస్తాత్ ప్రాచ్యస్యందంతే పశ్చాత్ ప్రతిచ్యస్తా సముద్రాత్ సముద్రమే వాపియంతి స సముద్ర ఏవ భవతి తా యథా తత్ర న విద్రియమహమస్మియమహమస్మితి. అక్టోబర్ 1, 2006. 1. ఇమాహ సోమ్య నద్యః పురస్తాత్ ప్రాచ్యః స్యందంతే పశ్చాత్ ప్రతిచ్యస్తాః సముద్రాత్ సముద్రం ఏవ అపియంతి స సముద్ర ఏవ భవతి తా యథా తత్ర న విద్రుహ ఇయం అహమస్మి ఇయం అహమస్మి ఇతి. ఉద్ధారకుడు సోమ్య, శ్వేతకేతు, మరొక దృష్టాంతం సహాయంతో సత్యమగు ఆత్మగురించిన మరికొంత విశేషము చెప్పుకుందాము. నదులు చూడు, కొన్ని తూర్పుగా ప్రవహించి అలా అలా సముద్రంలో చేర్చున్నాయి, మరికొన్ని పడమర దిక్కుగా ప్రవహించి సముద్రంలో చేర్చున్నాయి. సముద్రంలో నదుల జలము ప్రవేశించిన తరువాత నేను ఈ నదీ జలమును, ఆ పేరుగల నదీ జలము అనేది ఏమైనా తెలుస్తోందా? లేనే లేదు కదా. సముద్ర జలంలో ఏ జలం ఏ నది నుండి వచ్చిందనే గుర్తింపు ఏమున్నది? ఏవమేవ ఖలు సోమ్యమాహ సర్వాహ ప్రజాహ సత ఆగమ్య న విదుహ సత ఆగచ్ఛామహ ఇతి తైహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంసో వా మసకో వా యద్యద్భవంతి తదాభవంతి. అక్టోబర్ 2, 2006. 2. ఏవం ఏవ ఖలు సోమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సతాగమ్య ఆగత్య న విదుః సతాగచ్ఛామ్ అహం ఇతి. తైః వ్యాఘ్రో వా సింహో వా వృకో వా కీటో వా పతంగో వా దంసో వా మరకో వా యద్యత్ భవంతి తదా భవంతి. అట్లాగే ఈ జీవులంతా సత్ నుండి బయలుదేరి ప్రదర్శనమగుచుకూడా నేను సర్వత్రా సమస్వరూపమై సమస్తము అయి ఉన్న సత్త నుండే వచ్చాను అనున్నది లోకదృష్టిగా తెలియనట్లే అయి ఉంటోంది. సత్ నుండే బయలుదేరి సత్స్వరూపుడే సర్వదా అయి ఉండి కూడా ఈ జీవుడు ఇక్కడ దృశ్యములో పులిగానో సింహముగానో తోడేలుగానో కీటకము చీమ గానో పతంగము ఎగిరే తేనెటీగా గానో అడవి ఈగగానో ఏది అవ్వాలనుకుంటే అదిగా ఆగుచూ సత్యందు భావనగా సంచారములు పొందుచున్నారు. సయ ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. అక్టోబర్ 3, 2006. ఇతి దశమః ఖండః. 3. సయ ఏషో అణిమ ఏతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. అరుణి తథా సోమ్య ఇతి హోవాచ. అట్టి అతి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మయే ఈ సర్వముగా అయి ఉంటోంది. అదియే సత్యము. ఏది సత్యమో అదియే సత్. ఏది సత్యో అదియే ఆత్మ. ఏది ఆత్మయో అదియే నీవు. నిత్యము అయి ఉన్నావు. శ్వేతకేతువు ఈ సమస్తము ఆత్మయే అయి అట్టి ఆత్మయే నేనే ఉన్న సత్యము సత్ గురించి ఇంకా వినాలని ఉంది. ఓ గురుదేవా, పితృదేవా, మరికొంత వివరిస్తూ వర్ణించి చెప్పండి. ఉద్దాలకుడు ఇంకా కూడా చెప్పుకుందాము విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే దశమః ఖండః. 6, 11. షష్ఠః ప్రపాఠకః ఏకాదశః ఖండః. ఆత్మతత్వము వృక్ష దృష్టాంతము. అస్య సోమ్య మహతో వృక్షస్యయో మూలేభ్యాహన్యా జీవన్ స్రవేద్యో మధ్యేభ్యాహన్యా జీవన్ స్రవేద్యోగ్రేభ్యాహన్యా జీవన్ స్రవేత్స ఏష జీవేనాత్మనాను ప్రభుత పేపీయమానో మోదమానస్తిష్ఠతి. నవంబర్ 1, 2006. ఆరుణి 1. అస్య సోమ్య మహతో వృక్షస్య యో మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేద్యో మధ్యే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేద్యో అగ్రే అభ్యాహన్నాత్ జీవన్ స్రవేత్స ఏష జీవేన ఆత్మనాను ప్రభుతః పేపీయమానో మోదమానః తిష్ఠతి. ఉద్దారకుడు ఒక మహావృక్షము యొక్క ఒక కొమ్మను ఖండిస్తే అది రసము స్రవిస్తూ మిగిలిన కొమ్మలు వృక్షము జీవిస్తూనే ఉంటుంది. మధ్యభాగముగాని అగ్రభాగముగాని ఖండించినా కూడా మిగిలిన భాగము జీవిస్తూ రసము స్రవిస్తూ ఉంటుంది. వృక్షము జీవిస్తూనే జీవాత్మత్వము కొనసాగుతూ జలపానము చేస్తూ ప్రమోదము ఆనందము కొనసాగిస్తూ వృద్ధిని కలిగియే ఉంటోంది. అస్య యదేకాం శాఖాం జీవో జహాత్యథ సాసుష్యతి ద్వితీయాం జహాత్యథ సాసుష్యతి తృతీయాం జహాత్యథ సా సుష్యతి సర్వం జహాతి సర్వః సుష్యతి. నవంబర్ 2, 2006. ఏవమేవ ఖలు సోమ్య విధితి హోవాచ జీవాపేతం వావకిలేదం మ్రియతే న జీవో మ్రియతే ఇతి సయ ఏషోణమైతదాత్మ్యమిదగ్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. నవంబర్ 3, 2006. ఇతి ఏకాదశః ఖండః. 2. అస్య యత్ ఏకాం శాఖాం జోవో జహాతి అథ సా సుష్యతి ద్వితీయాం జహాత్ అథ సా సుష్యతి తృతీయం జహాతి అథ సా సుష్యతి సర్వం జహాతి సర్వః సుష్యతి ఏవం ఏవ ఖలు సోమ్య విద్ధి ఇతి హోవాచ. వృక్షజీవుడు వృక్షం యొక్క శాఖను వీడినప్పుడు ఆ శాఖ శుష్కించి పోవుచున్నది. జీవత్వముచే వృక్షజీవుడు 2వ శాఖను కొనసాగింప జయిచున్నాడు. అది విడిస్తే 3వ శాఖను కూడా విడిస్తే ఆ 3వ శాఖ శుష్కిస్తూ ఉన్నాయి. మొత్తము వృక్షమును వృక్షజీవుడు త్యజించినప్పుడు వృక్షమంతా శుష్కిస్తోంది. అట్టి జీవరసమే ఆత్మతత్వము అను గమనించు. 3. జీవాపేతం వా వకీల ఇదం మ్రియతే న జీవో మ్రియత ఇతి సయయేషో అణిమై తదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో ఇతి శ్వేతకేతువు భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి ఆరుణి తథా సోమ్య ఇతి హోవాచ. అదేవిధంగా జీవుడు ఈ దేహమును త్యజించినప్పుడు దేహము నశిస్తోంది, కాని జీవుడు ఆతని జీవనము ఈ రెండూ నశించటములేదు. అట్టి జీవుని ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మము. అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ కనబడేదంతా. అట్టి ఆత్మయే సత్యము. సత్యము నాశనము లేనిది, నిత్యమైనదే ఆత్మ. అట్టి ఆత్మయే నీవై ఉన్నావు. శ్వేతకేతువు మహనీయ సంతోషము ఇంకా కూడా వివరించి నాకు తెలియజేయ ప్రార్థన. ఉద్దాలకుడు, సరే సోమ్య, ఇంకొంత వివరిస్తాను విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే ఏకాదశ ఖండః 6-12. షష్ఠః ప్రపాఠకః ద్వాదశః ఖండః ఆత్మతత్వము మతిగింజ దృష్టాంతము. న్యగ్రోధఫలమత ఆహరితిదం భగవ ఇతి భిందీతి భిన్నం భగవ ఇతి కిమత్ర పశ్యసిత్యన్వ్య ఇవేమా ధానా భగవ ఇత్యాసామంగైకాం భిందీతి భిన్నా భగవ ఇతి కిమత్ర పశ్యసిత్తి నక్కించిన భగవ ఇతి. December 1, 2006. 6.1. న్యగ్రోధ ఫలం అతాహరేతి ఇదం భగవ ఇతి భిందీతి భిన్నం భగవతీతి కిం అత్ర పశ్యసి ఇతి అన్వ్య ఇవ ఇమే ధానా భగవ ఇత్యాసాం అంగైకాం భిందీతి భిన్నా భగవ ఇతి కిం అత్ర పశ్యసి ఇతి న కించన భగవ ఇతి. ఉద్దాలక మహర్షి నాయన, శ్వేతకేతు అదిగో, ఆ మధ్య చెట్టు ఉన్నది కదా, ఒక మయి పండును ఇట్లా తీసుకురా. ఉద్దాలక మహర్షి, ఏది, ఈ మదిపండును చీల్చు. శ్వేతకేతువు, భగవాన్, ఇదిగో చీల్చాను. ఉద్దాలక మహర్షి, ఇప్పుడు ఇందులో ఏమి కనిపిస్తోంది? శ్వేతకేతువు, ఇందులో అణువు వంటి చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి భగవాన్. ఉద్దాలక మహర్షి, ఆ గింజను కూడా పగలగొట్టు. శ్వేతకేతువు, ఈ చిన్న గింజను కూడా పగలగొట్టాను. ఉద్దాలకుడు, ఆ చిన్న గింజను పగలగొట్టి చూస్తే ఇంకా నీకేమి కనిపించింది? శ్వేతకేతువు, భగవాన్, నాకు ఇంకా ఏమీ కనిపించటము లేదు. తం హోవాచ ఇయం వై సోమేతమణిమానం న నిభాలయస ఏతస్య వై సోమేషో నిమ్న ఏవం మహాన్యగ్రోధస్తిష్ఠతి శ్రద్ధత్స్వ సోమేతి. December 2, 2006. 2. తం హోవాచ. 6. ఉవాచ. యం వై సోమ్య ఏతం అణిమానం న నిభాలయస ఏతస్య వై కిల సోమ్య ఏషో అణిన్నా ఏవం మహాన్యగ్రోధః తిష్ఠతి శ్రద్ధత్స్వ సోమ్య ఇతి. ఉద్దాలక మహర్షి, చిన్న గింజను చీల్చితే నీకు ఏదీ కనిపించటములేదు. అత్యంత సూక్ష్మభాగమేదో నీకు కనిపించటములేదు. అట్టి కంటికి ఏమాత్రము కనిపించిన సూక్ష్మాతి సూక్ష్మభాగము నుండి అనేక శాఖలు, ఫలములు, ఆకులు గల సువిశాలమైన మగ్గి మహావృక్షము పుట్టుకు వస్తోంది. మహావృక్షం యొక్క ఆకారములు, తదితర వస్తుధర్మములు అట్టి మగ్గి సూక్ష్మ గింజలోని ఖాళీ స్థానములో నుండి కాలక్రమంగా అంతటా ప్రదర్శనమోచున్నాయి. స య ఏషోణిమై తదాత్మ్యమిదద్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. December 3, 2006. ఇతి ద్వాదశః ఖండః. 3. స య ఏషో అణిమయేతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు, భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతి ఇతి. 6. తథా సోమ్య ఇతి హోవాచ. అట్టి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మాకాశ సూక్ష్మ విభాగంలో ఈ సమస్త సువిశాల బ్రహ్మాండమంతా తిష్ఠితమయుండి కాలక్రమేణా ప్రదర్శనము అవుతోంది. ఎట్టి సూక్ష్మాతిసూక్ష్మ విభాగ చమత్కారము నుండి ఈ బ్రహ్మాండాలన్నీ బయల్వెడలుచున్నాయో అదియే సత్యము, యత్ సత్, అదియే ఆత్మ. ఓ శ్వేతకేతు, అట్టి ఆత్మయే నీ సత్యస్వరూపము, నీవే అయి ఉన్నావు. ఇది ఆత్మజ్ఞుల వేదముల నిర్వచనసారము. శ్వేతకేతువు భగవాన్. ఇంకా కూడా మీ వద్ద మమానంద స్వాభావికమగు ఆత్మ గురించి తెలుసుకోగోరుచున్నాను. ఉద్దాలక మహర్షి, సరే, మరికొంతగా చెప్పుకుందాము. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే ద్వాదశః ఖండః 6-13, షష్ఠః ప్రపాఠకః 3-యోదశః ఖండః ఆత్మతత్వము అలవణం దృష్టాంతం. లవణమేతదుదకేవధాయథా మా ప్రాతరుపసిదథా ఇతి సహ తథా చకార తగ్మహోవాచ యద్దోషా లవణముదకేవాధా అంగ తదాహరేతి తద్ధావమృస్యన వివేద. 6.13.1 లవణం ఏతత్ ఉదకే అవధాయాథ మా ప్రాతః ఉపసిదథా ఇతి సహ తథా చకార తం హోవాచ ఆరుణీ ఉవాచ యద్దోషా లవణం ఉదకే అవాధా అబాధా అంగ తత్ ఆహహ ఏతి తద్ధావమృస్య న వివేద. ఉద్ధారక మహర్షి, ఓ ప్రియ శ్వేతకేతు, కొంచెము ఉప్పు తీసుకురా. ఆ ఉప్పురాళ్లను నీటిలో వేయి. తెల్లవారిన తరువాత నా దగ్గరకు రా, మాట్లాడుకుందాము. అప్పుడు శ్వేతకేతువు ఉప్పును ముంచి నీళ్లలో వేశారు. ఆ మరునాడు తెల్లవారిన తరువాత ఉదయం తిరిగి పితృదేవుల సమక్షానికి వచ్చారు. శ్రీ ఉద్దారకుడు, శ్వేతకేతు, రాత్రివేళ నీళ్లల్లో ఉప్పు వేశావు కదా, అదే ఉప్పు ఆ నీళ్లలో నుండి తీసుకునిరా. నీళ్లలో వెతికినా కూడా ఉప్పు గడ్డలు కనిపించనేలేదు. శ్వేతకేతు, ఆ ఉప్పుగడ్డలు నీళ్లలో విలీనమైపోయినాయి. యథా విలీనమేవాంగా శాంతాదాచామితి కథమితి లవణమితి మధ్యాదాచామేతి కథమితి లవణమిత్యంతాదాచామేతి కథమితి లవణమిత్యభిప్రాస్యేతదథమోపసిదథ ఇతి తద్ధ తథా చకార తచ్చస్వత్సంవర్తతే తం హోవాచాత్ర వావకిల తత్సోమ్యన నిభాలయ శత్రైవ కిలేతి. 6.13.2 యథా విలీనం ఏవ అంగ అస్యా అంతాత్ ఆచాం ఏతి కథం ఇతి శ్వేతకేతువు లవణం ఇతి ఆరుణి మధ్యాత్ ఆచామేతి కథమితి శ్వేతకేతువు లవణం ఇతి ఆరుణి అంతాత్ ఆచామేతి కథమితి శ్వేతకేతువు లవణం ఇతి ఆరుణి అభిప్రాస్యై తత్ అథం ఉపసిదథా ఇతి తద్ధ తథా చకార తత్సస్వత్ సంవర్తతే తం హోవాచ ఆరుణి ఉవాచ అత్ర వావ కిల సత్ సోమ్య న నిభాలయసే అత్రైవ కిల ఇతి. ఉద్దాలక మహర్షి, సరే, ఉప్పు ఏమైనా గాని నీళ్లు పైపై రుచి ఎట్లా ఉన్నదో అది గమనించు. శ్వేతకేతు, నీరు ఉప్పగా ఉన్నది. ఉద్దాలకుడు అడుగున క్రిందగా రుచి చూచి చెప్పు. శ్వేతకేతు, ఉప్పగానే ఉన్నది. ఉద్దాలకుడు, ఆ నీరు ఆవల పారబోసి నా దగ్గరకురా. శ్వేతకేతువు ఆ ఉప్పగా ఉన్న నీరు ఆవల పారబోసి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఉద్దాలకుడు, నీవు నీటిలో వేసిన ఉప్పు నీటిలో ఎక్కడ ఉండి ఉన్నది? శ్వేతకేతు, నీటిలో కలిసిపోయి అంతటా ఉండి ఉన్నది. ఉద్దాలకుడు, నీటిలో ఉప్పు కలిసిపోయి ఉప్పు చేతికి దొరకక రుచిగా మాత్రమే తెలియవచ్చింది చూచావా? అట్లాగే సత్రూపమగు బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నప్పటికీ కాళ్లకు కనిపించటంలేదు. స్థూలమైన ప్రత్యక్షము మొదలైన ప్రమాణములకు తెలియరావటంలేదు. స య ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. 6.13.3 ఇతి 3-యోదశః ఖండః. 3. స య ఏషో అణిమ ఏతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు, భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. ఆరుణి, తథా సోమ్య ఇతి హోవాచ. అట్టి సూక్ష్మమగు సచ్చేతనే నీళ్లల్లో కరిగిన ఉప్పువలే ఈ సమస్తము తదాత్మ్యము కాబడి ఉన్నది. అటి సత్యే సత్యము, ఆ సత్యమే ఆత్మ. ఓ శ్వేతకేతు, అట్టి ఆత్మయే నీవై ఉన్నావు. శ్వేతకేతు భగవాన్, అట్టి నా ఆత్మస్వరూపం గురించి ఇంకా కొంత చెప్పండి. శ్రీ ఉద్దాలక మహర్షి, సరే ఇంకా చెప్తాను విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే త్రయోదశ ఖండః 6-14. షష్ఠః ప్రపాఠకః 4 ఖండః ఆత్మతత్వము దొంగలచే బంధింపబడినవాని దృష్టాంతము. యథా సోమ్య పురుషం గంధారేభ్యోభినద్ధాక్షమానీయతం తతోతిజనే విసృజేత్స యథా తత్ర ప్రాంబోద్వాధరాం వా ప్రత్యం వా ప్రథమాయితాభినద్ధాక్ష ఆనితోభినద్ధాక్షో విసృష్టః. 6.14.1 యథా సోమ్య పురుషం గాంధారేభ్యో అభినద్ధ అక్షమానీయతం తతో అతిజనే విసృజేత్ స యథా తత్ర ప్రాంబోదం వాధరాం వా ప్రత్యన్ వా ప్రథమాయిత అభినద్ధాక్ష ఆనితో అభినద్ధాక్షో విసృష్టః. శ్రీ ఉద్దాలక మహర్షి, ఒకసారి కొందరు దొంగలు గాంధార దేశము నుండి ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి తీసుకునివచ్చి ఎక్కడో ఒక మహారణ్యంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడు ఆ కీకారణ్యంలో కళ్ళు కట్టివేయబడి అయ్యా, ఎవరైనా దగ్గరలో ఉన్నారా? నా కనులకు గంతలు కట్టి ఇక్కడ ఎక్కడో పడవేశారు, కనులు కనిపించటం లేదు అని ఏడవటం ప్రారంభించాడు. తస్య యథాభనహనం ప్రముచ్య ప్రబ్రూయాదేతాం దిశం గంధార ఏతాం దిశం వ్రజేతి స గ్రామాద్గ్రామం పృచ్ఛన్ పండితో మేధావి. గంధారా నివోపసంపద్యేతేవమేవేహాచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చిరం యావన్న విమోక్షేత సంపత్స్య ఇతి. 6.14.2 తస్య యథా అభినహనం ప్రముచ్య ప్రబ్రూయాత్ ఏతాం దిశం గంధారా ఏతాం దిశం వ్రజేతి స గ్రామాత్ గ్రామం పృచ్ఛన్ పండితో మేధావీ. గంధారానేవ ఉపసంపద్యేత్, ఎవ్వరో బాటసారులు ఆతని కేకలు విన్నారు, కట్లు విప్పి కనులకు గంతలు తొలగించారు. ఎటు వెళ్ళాలి అని అడిగి ఇదిగో ఈ దిశగా ఈ బాటగా వెళ్ళండి, మీరు మీ గాంధార దేశం తిరిగి చేరగలరు అని త్రోవ చూపించారు. ఆతడు పండితుడు మేధావి అవటంచేట త్రోవలో ఆయా బాటసారులను ఆయా గ్రామ యజమానులను అడుగుచూ త్రోవ తెలుసుకుంటూ చివరికి గాంధార దేశం చేరాడు. తిరిగి తన ఇంటికి సుఖంగా చేరాడు. ఏవం ఇవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావత్ ఏవ చిరం యావత్న విమోక్ష్యే అథ సంపత్స్యా ఇతి. అదేవిధంగా సంసారారణ్యంలో కామక క్రోధ లోభ మోహ ఇత్యాది దొంగలు సంసారాంధకారములో పడవేయగా ఈ జీవుడు తన సంసార బాధలను గమనించి అరచి శాస్త్రములచే గంతలు తొలగించబడుచున్నాడు. ఆచార్యులవారిని దర్శించి ప్రయత్నశీలుడై సత్యమును ఎరిగి ముక్తిని సిద్ధించుకొంటున్నాడు. సయ ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. 6.14.3 ఇతి చతుర్దశ ఖండః. 3 సయ ఏషో ఆణిమా ఏతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు, భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి ఉద్దాలకారుని తథా సోమ్య ఇతి హోవాచ. అట్టి సాంసార జీవుడు చేరు స్వస్థానం అతి సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మ. అట్టి ఆత్మయే ఈ సమస్తము అయి ఉన్నది. అట్టి ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మయే నీవై ఉన్నావు. ఇదియే వేద హృదయం, ఉపనిషత్వాణి. శ్వేతకేతువు తండ్రి భగవాన్, ఇంకా కూడా ఆత్మ గురించి మరికొంత నాకు తెలియజేయండి. శ్రీయుద్దాలక మహర్షి, బిడ్డ ఇంకా కూడా చెబుతాను విను. అరుణిపుత్రుడు ఆరుణి ఉద్దాలకుడు అని పేరు. ఆయన కుమారుడు శ్వేతకేతువు. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే 4 ఖండః. 6.15. షష్ఠః ప్రపాఠకః 5 ఖండః ఆత్మతత్వము మరణశయ్యపై ఉన్నవాని దృష్టాంతము. పురుషం సోమ్యతోపతాపినం జ్ఞాతేహ పర్యుపాసతే జానాసి మాం జానాసి మామితి తస్య యావన్న వాం మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం తావజ్జానతి 6.15.1.6 పురుషం సోమ్య అత ఉపతాపినం జ్ఞాతేహ పర్యుపాసతే జానాసి మాం జానాసి మాం ఇతి తస్య యావత్ న వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయం తావత్ జానాతి. ఉద్ధాలక మహర్షి ఒకానకడు వ్యాధిపీడితుడై మరణశయ్యపై ఉన్నప్పుడు ఆతని బంధువులు, ఇదిగో నన్ను గుర్తుపట్టావా? నేనెవరు? నేనెవరు? ఈతడెవరు? అని అడుగుచూ ఉంటారు. నా గుర్తు నీకు ఉన్నదా? అని పలకరిస్తూ ఉంటారు. ఆతని వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆవలదగు పరదేవతా స్వరూపమునందు ఏకమవనంతవరకు గుర్తుపడతాడు. ఇక ఆతడు ఆ తరువాత ఎవ్వరినీ గుర్తుపట్టడు. బంధువు అయినవాడు మొదలైన గుర్తులు ఆతనికి ఇక ఉండవు. అథ యదాస్య వామ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయమథ న జానాతి 6.15.2.2 అథ యదా అస్య వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం అథ న జానాతి. ఆ తీరుగా వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆత్మయందు లయము పొందుచున్నదో అట్టి ఆత్మ జగద్దృష్టిచే కప్పబడినవి తొలగుచుండగా ఆతడిక బంధువులను గుర్తుపట్టడు. సయ ఏషోణిమైతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమేతి హోవాచ 6.15.3 ఇతి పంచదశః ఖండః. 3. సయ ఏషో అణిమ ఏతత్ ఆత్మ్యం ఇదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. శ్వేతకేతువు, భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. 6. తథా సౌమ్య ఇతి హోవాచ. అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ సమస్తము, అదియే సత్యము. సత్యమైనదే ఆత్మ ఓ శ్వేతకేతు. అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. తత్వం అసి శ్వేతకేతువు భగవాన్. ఇంకా కూడా ఆత్మ గురించి, అనగా సహజ స్వరూపము గురించి ఇంకా ఇంకా కూడా బోధించ ప్రార్థన. ఉద్దాలక మహర్షి, సరే ఇంకా విను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే పంచదశః ఖండః 6.16. షష్ఠః ప్రపాఠకః షోడశః ఖండః. ఆత్మవిజ్ఞానిని దృశ్యము బంధించలేదు. పురుషం సోమ్యోత హస్తగృహితమానేంత్యపహాషిత్స్తేమ కాశిత్ పరసుమస్మై తపతేతి సయది తస్య కర్తా భవతి తతయేవానూతమాత్మానం కురుతే సోనూతాభిసంధోనూతేనాత్మానమంతర్ధాయ పరసుం తప్తం ప్రతిగృణతి సదహ్యతేత హన్యతే. 6.16.1. 6. ఉద్దాలకుడు. 1. పురుషం సోమ్య ఏత హస్తగృహితమానేంతి అపహాషిత్ స్థేయం అకాశిత్ పరసుం అస్మై తపతి ఏతి సయది తస్య కర్తా భవతి తత ఏవ అనూతం ఆత్మానం కురుతే సో అనూత అభిసంధో అనృతేన ఆత్మానం అంతర్ధాయ పరసుం తప్తం ప్రతిగృహాణాతి సదహ్యతే అథ హన్యతే. ఉద్ధారకుడు, ఒకనిపై దొంగతనము ఆపాదించబడినది, కాని ఆతడు నేను దొంగతనము చేయలేదు అని చెప్ప ప్రారంభించాడు. అప్పుడు ఇనుప కడ్డీ కాల్చి తాకి ప్రమాణము చేయి అని ఊరి పెద్దలచే సత్యం సత్య నిరూపణకై నిర్దేశించబడింది. ప్రమాణము యొక్క ప్రయోజనంగా దొంగతనము చేసి ఉంటే కాల్చిన ఇనుప కడ్డీ చేతిని కాల్చగలదు, దొంగతనము చేయకపోతే చేతిని ఇనుప కడ్డీ కాల్చదు. ఆతడు వెంటనే విడుదల చేయబడతాడు. అథయది తస్యాకర్త భవతి తతేవ సత్యమాత్మానం కురుతే స సత్యాభిసంధః సత్యేనాత్మానమంతర్ధాయ పరసుం తప్తం ప్రతిగృణతి సనదహ్యతేథ ముచ్యతే. 6.16.2.2. అథయది తస్యాకర్త భవతి తతఏవ సత్యం ఆత్మానం కురుతే స సత్యాభిసంధః సత్యేన ఆత్మానం అంతర్ధాయ పరసుం తప్తం ప్రతిగుహాణాతి సనదహ్యతే అథ ముచ్యతే. అట్లాగే సత్యమగు ఆత్మను ఎరిగి ఆత్మయే సత్యము ఆత్మయే నేను అను సత్యమును ధారణ చేయువాని, కాలిన పలుగు సత్యము చెప్పువాని చేయి కాల్చని తీరుగా దృశ్యము బంధించలేదు. స యథా తత్ర నాదాహ్యతేతదాత్మ్యమిదత్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి తద్ధాస్య విజజ్ఞావితి. విజజ్ఞావితి 6.16.3 ఇతి షోడశః ఖండః ఇతి షష్ఠోధ్యాయః. 3 స యథా తత్ర నాదాహి ఏత ఏతత్ ఆత్మ్యం ఇదగ్ సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి శ్వేతకేతువు తథ అస్య విజజ్ఞావితి విజజ్ఞావితి. ఈ సమస్తము ఆత్మయే, ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మను ధారణ చేవాడు అట్టి సత్యము దర్శిస్తాడు. అట్టి ఆత్మయే సత్యము, అదియే నీవు. శ్వేతకేతువు, మీరు చెప్పిన దృష్టాంతములను మననము చేస్తూ ఉండగా ఆత్మను ఎరుగుచున్నాను, చక్కగా ఆత్మను తెలుసుకుంటున్నాను. ఇతి ఛాందోగ్యోపనిషత్ షష్ఠాధ్యాయే షోడశః ఖండః ఇతి ఛాందోగ్యోపనిషది షష్ఠాధ్యాయః సమాప్తః.